प्रभो प्रभो పదజానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం నీ గుణగానము నీ పదజానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం శిఖరాన నెలకొనియున్నా నీ నగుమోము అందముగల్నా నీలాద్రి శిఖరాన నెలకొనియున్నా నీ నగుమోము అందముగల్నా ఏ అందమైనా వెగటే నల్నా మోహన సుందరాకారా నీ గుణగానము నీ పదజానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని ఏతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని నీ పాద సేవా విడనిజ కల్నా పదసేవా విడనీయ కన్నా శరణగతావన హే జగన్నాథ నీ గుణగానము నీ పదజానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం రాధేశ్యాం